భద్రాచల పీఠముపై కళ్యాణ ప్రియానంద రామా వేదనాద గోదావరి వేసినట్టి భద్రాచల పీఠముపై కళ్యాణ ప్రియానంద రామా భక్తి ఫలము గొని శబరికి కాలు తానీషా అర్పించిన తరళ తారముత్యాలు